రెండవ భాగము శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 11వ అధ్యాయము. ఇంతకు ముందలి అధ్యాయమునందు అనగా దశమ అధ్యాయమునందు రాత్ముని యొక్క విభూతులు వర్ణించి చెప్పబడినవి. ఆ అధ్యాయమునందు భగవంతుని చేతబడిన నేను ఈ సమస్తమైన జగత్తును నా ఒక అంశము చేతనే వ్యాపింపజేసి నాయందు కము ఎట్టి వికారము లేకుండా ఉండి ఉన్నాను అను మాటల ద్వారా తెలియబడుచున్నరుని జగదాత్మక స్వరూపమును మరింత స్పష్టముగా తెలియగోరిన వాడే అర్జునుడు శ్రునితో ఇలా అన్నాడు. ఆ 11.1 మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజతం యత్వయుక్తం వచస్తేన మోహో 2 విగతో మమ, అనగా నన్ను అనుగ్రహించదలంచి మీరు నాకు అత్యంత శ్రేష్టము అతిశయమేమై గుప్తముగా ఉంచదగిన ఆధ్యాత్మిక విషయములు అనగా ఆత్మానాత్మల రణకు సంబంధించిన వాక్యములు చెప్పియున్నారు. మీరు చెప్పిన ఆ వ్యాకముల ద్వారా ముందు నాకు తెలియకుండా ఉన్న మోహభావమంతయు తొలగిపోయినది. అవివేకముతో యున్న నా బుద్ధి ఇప్పుడు అవివేక శూన్యమే వివేకముతో కూడియున్నది. 11.2 భవాప్యయో హి భూతానాం శృతౌ విస్తరసో మయ త్వత్తః కమల పత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. 1 అనగా నేను మీ నుండి సర్వప్రాణుల యొక్క ఉత్పత్తి మరియు వాటి యొక్క యము అనగా నాశము ఈ 2 విషయములను గురించి సంక్షిప్తముగా గాక అత్యంత నముగాను విస్తార పూర్వముగాను వినియున్నాను. ఓ కమలనయన, మీ యొక్క నాశతము అనగా అక్షయమైన మహాత్మ్యమును గురించి విశదముగా వినియున్నాను. 11.3 ఏవమేతద్యథార్థ 2 తవమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపమేశ్వరం పురుషోత్తమ తే, అనగా మీరు మిమ్ముల గురించి ఏ విధముగా చెప్పుచున్నారో సరిగ్గా అట్లే ఉన్నారు, అంతకంటే వేవుగా అనగా భిన్నముగా లేరు. అట్లైనప్పటికీ ఓ పురుషోత్తమ, మో ఐశ్వర్యము భక్తి బలము వీర్యము మరియు తేజస్సుతో కూడియున్న మీ యొక్క రూపమును నేను నా కన్నులతో చూడగోరుచున్నాను. 1 మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 11.4 మన్యసేయది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మేత్వం దర్శయాత్మానమవ్యయం. అనగా స్వామి అర్జునుడనైన నాచేత మీ యొక్క నిజరూపము చూడబడుట సంభవమని తలంచి తిరేని అయితే ఓ యోగీశ్వర, నేను తమ యొక్క ఆ రూపమును చూడవలైనను గట్టి కోరికతో యున్నాను. అందుచే తమరు నాయందు దయయుంచి తమ యొక్క ఆ యక్షర రూపమును దర్శింపజేయుడు. అర్జునుని చేత ఈ విధముగా కోరబడుట వలన ప్రేరణ పొందినవాడే భగవంతుడు ఈ విధముగా చెప్పియున్నాడు. 11.5 పశ్య మే పార్థ రూపాని శతసో 2000 దివ్యాని నానావన కృతీని చ నానావిధాని. అనగా ఓ పార్థ, నీవు నా యొక్క 100,000 సంఖ్యలో ఉన్నా అనగా నా యొక్క అనేక రూపములను చూడుము. ఆ రూపములు అనేక విధములైన భేదములతోనూ మరియు దివ్యమై దేవలోకమునందు ఉండునటువంటి అలౌకిక రూపములు మరియు నానా విధములైన వర్ణములు అనేక రంగులతో కూడియున్నవి మరియు నానా విధములైన ఆకృతులు కలిగియున్నవి, అనగా నీలిరంగు పీత అనగా బంగారంగు మొదలగు అనేక విధములగు రంగులతోడను మరియు అనేక విధములైన ఆకారములు కలిగి అవయవములు కలిగియున్న ఆ రూపములను చూడుము. 11.6 ఉపశ్యాదిత్యాన్ వసూన్ రుద్రానశ్వినో మరుతస్తథా బహున్యదృష్ట పూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. అనగా అర్జున, నీవు ముందుగా 12 ఆదిత్యులు అనగా సూర్యులను, 8 వసువులను, 11 రుద్రులను, 20 అశ్వని కుమారులను మరియు 49 మరుత్ గణములను చూడుము. మరియు ఈ మనుష్యలోకమునందుండు నీవుగాని మరి ఇతరులెవ్వరూ కూడా ఎన్నడూ చూడనటువంటి అనేకమైన అద్భుతమైన దృశ్యములను చూడుము. ఇంతేగాక 11.7 దేహేకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాని ద్రష్టుమిచ్ఛసి అవో గుడాకేశ. అనగా అర్జున, ఇప్పుడు నీవు నా ఈ దేహమునందే ఒకేచోట చేరియున్నట్టి లేక ఉండి ఉన్నట్టి చరాచరమైన జగత్తుతో సహా సమస్తమైన జగత్తును 2 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథ చూడుము. మరియు జయపరాజయము మొదలగు దృశ్యములను వేటియందు మేము వారిని జయించదము లేక వారు మమ్ములను జయింతురు మొదలగు శంకించు విషయములను అంతేగాక ఇతరముగా ఇంక నీవేమేమి చూడదలంచితివో వాటినన్నింటినీ చూడుము. కాని 11.8 నతు మాం శక్యసే ద్రష్టుమనేనేవ స్వచక్షుష దివ్యం దదామీతే చక్షుః పశ్య మే యోగమేశ్వరం. అనగా నీవు విశ్వరూపధారుడనే పరమేశ్వరుడనే యున్న నన్ను ఈ ప్రకృతి అనగా పంచభూతములచే ఏర్పడిన కన్నులతో చూడజాలవు. ఏ దివ్య నేత్రములతో నీవు నా యొక్క విశ్వరూపమును చూడగలవో అట్టి దివ్య నేత్రములను నేను నీకు కలుగజేయుచున్నాను. ఆ దివ్య నేత్రముల ద్వారా నీవు సర్వేశ్వరుడనే యున్న నన్ను నా ఐశ్వర్యమును అనగా నాకు సంబంధించిన విభూతులను మరియు నా యొక్క యోగ సామర్థ్యమును చూడగలవు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఈ విధముగా చెప్పినాడు. 11.9 యవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హర్యః దర్శయమాస పార్థాయ పరమం రూపమేశ్వరం. అనగా ఓ ధృతరాష్ట్ర మహారాజా, అట్లు చెప్పిన తరువాత మహాయోగేశ్వరుడైన శ్రీహరి అనగా అత్యంత మహనీయుడు మరియు యోగేశ్వరుడు అయినటువంటి ఆ నారాయణుడు అర్జునునకు తన ఈశ్వరత్వముతో కూడియున్న పరమాత్మ రూపమును అనగా ఆయన యొక్క విరాట్ రూపమును దర్శింపజేసెను. 11.10 అనేక వక్త్రనేన మనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానికోద్యతాయుధం. అనగా ఆ విశ్వాత్మునకు అనేకములైన ముఖములు మరియు అనేకములైన నేత్రములు కలవు. అనగా ఆయన యొక్క ఆ విరాట్ రూపమునందు అనేక ముఖములు మరియు అనేక నేత్రములు కలవు మరియు అనేకములైన అద్భుత దృశ్యములు గల రూపము గలవాడైయున్నాడు. ఆ యొక్క రూపమునందు ఆశ్చర్యమును కలిగించు అనేకములైన దృశ్యములు గలవు. ఆయన రూపము దివ్యమైన ఆభూషణములతో నిండియున్నది మరియు అనేకములైన ఆయుధములు ధరించియున్న హస్తములు కలిగియున్నాడు. అటువంటి తన యొక్క అత్యద్భుత రూపమును భగవంతుడు అర్జునునకు దర్శింపజేసినాడు. ఈ శ్లోకమునకు ఇంతకు పూర్వ శ్లోకమునందుగల దర్శయమాస అనుశబ్దముతో సంబంధము కలదు. మరియు శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 3